ಗೋದಾರಮ್ಮ ಒಳ್ಳಂತ ಎಂದು ತಮ್ಮ ಕಲವರಂ ಕಡಲಿ ಬೋಡಿಲು ಕಲಿಸಿ ಪೋತೆ ಕಲವರಂ ನಿನ್ನೆ ಕಲಲಿಕ ಎಂದುಕೋ ಕನ್ನೆ ಕಲಲಿಕ ಕೋರುಕೋ ಕಲವರಂತೆ ಕೌಗಿಲಂತೆ ಒಯ್ಯಾರಿ ಗೋದಾರಮ್ಮ ಒಳ್ಳಂತ ಎಂದು ತಮ್ಮ ಕಲವರಂ నిజమునా స్వప్నం కలలో లేలో నీవు నా సత్యం అవునో గానో ఊహ నీవే ఉసురుకారాడా మోహమల్లే ఉసురుకోరాడా నక్షత్రాలు మొవల్ని ముద్దడంగమువ గోపాలు నిరాధిక ఉయ్యారి గోదారమ్మ ఒళ్ళంత ఎందు తమ్మ కలవరం ಕೋರುಕೋ ಕಲವರಂತೆ ಕೌಗಿಲಂತೆ ಒಯ್ಯಾರಿ ಗೋದಾರಮ್ಮ ಒಳ್ಳಂತ ಎಂದು ತಮ್ಮ ಕಲವರಂ